155 కాంతిధూత జపావళి సం భా కాంతిధూత జపావళి జపానాం జపాపుష్పాణాం అపలక్షణమన్యేషామారక్తవర్ణానాం ఆవలః పంక్త్యః 237 శంకర గ్రంథ రత్నావళి దృష్టాంతత్వేన కవిభిః రుత్ప్రేషిత కాంత్య అప్రాకృతి స్వచ్ఛ పరమానంద చిద్భాసా ధూతాః పరిత్యక్తాః ప్రాకృతాల్వేన అల్పకాంతిమత్తయా ఉపమాజై యోగ్యతదు యదూసా నహి మహాంతో నీచే కుపనియంతే ఇతి న్యాయదితి భానః ఓం కాంతిధూత జపానలే నమః ఆం వి జపాకుసుమములు పరమేశ్వరి శరీరఛాయకు కవులచే దృష్టాంతముగా చెప్పబడును. జపాకుసుమము ఎతని రంగు గల కింసుకాది పుష్పములకు అపలక్షణము. పరమేశ్వరి శరీర ఛాయ అప్రాకృతము స్వచ్ఛపరమానందరూప చైతన్య ప్రకాశము జపాపుష్పము ప్రాకృతము అల్పకాంతి మంతము. ఆ కారణముచేత అవి ఉపమానముగా చెప్పుటకు యోగ్యములు కావున గానని పరమేశ్వరి తన చైతన్య ప్రకాశముచేత వాణిని పరిత్యజించినది. తల్లి కాంతిధూత జపావళ హయనుచు స్తుతింపబడుచున్నది. మహాత్ములను అల్పులతో పోల్చరా దనియు ఆలంకారిక న్యాయము.